సమ్యక్ శ్రవంతి శ్రవంతి సరితః సరితో నధేనాః దేనా అంతః మంతర్హృదా హృదా మనసా మనసా భూయమానాః భూయమానా ఇతి భూయమానాః ఋతస్య ధారాః ధారా అభి అభిచాకసీమి చాకసీమి హిరణ్యయాః హిరణ్యయో వేతసః వేతసో మధ్యే మధ్యే అగ్నేః అగ్నేరిత్యగ్నేః రుచే భాసే భాసే జ్యోతిషే జ్యోతిషే తేతి అభూదిదం ఇదం విశ్వస్య విశ్వస్య భువనస్య భువనస్య వాదీనం వాదీనమగ్నే అగ్నేర్వైశ్వానరస్య వైశ్వానరస్య చేతి చ అగ్నిజ్యోతిష జ్యోతిషాజ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ రుక్మ రుక్మో వర్చస వర్చసా వర్చస్వాన్ వర్చస్వానికి వర్చస్వాన్ సహస్రదా అసి సహస్రదా సహస్ర అసి సహస్రాయ సహస్రాయ తేతి ఆదిత్యం గర్భం గర్భం వయసా వయసాసం సమంధి అంధి సహస్రస్ సహస్రస్ ప్రతిమాం ప్రతిమాం విశ్వరూపం ప్రతిమామితి ప్రతిమాం విశ్వరూపమితి విశ్వరూపం పరిలంఘి రంధి హరస హరసా మాభి అభిమగ్గస్థాః మగ్గస్థాః సతాయూషం సతాయూషం కృణిహి సతాయూషమితి సత ఆయుషం కృణిహి చీయమానః చీయమాన ఇతి చీయమానః వాతస్య జ్యోతిం జ్యోతిం వరుణస్య వరుణస్య నాభిం నాభిమశ్వం అశ్వం జ్ఞానం జ్ఞానాం శరీరస్య శరీరస్య మధ్యే మధ్యయితి మధ్యే శిశున్నదీనాం నదీనాగ్నిర్హరిం హరిమగ్రే బుధ్నం అగ్రే బుధ్నమగ్నే అగ్రే బుధ్నమిత్యద్రి బుధ్నం అగ్నే మా హీంసీ హీంసీ పరమే పరమే వ్యోమన్ వ్యోమన్నితి ఓమన్ అజస్రమిందుం ఇందోమరుషం అరుషం భూరణ్యం భూరణ్యమగ్నిం అగ్నిమీడే ఈడే పూర్వచిత్తిం పూర్వచిత్తిం నమోభిః పూర్వచిత్తిమితి పూర్వచిత్తిం నమోభిరితి నమాభిః సపర్వాభిః పర్వాభిర్ఋతుషః పర్వాభిరితి పర్వాభిః ఋతుషః కల్పమానః ఋతుష ఇత్యేతౌ సః కల్పమానో గాం గాం మా హీంసీః హీంసీరదీతిం అదీతిం విరాజం విరాజమితి విరాజం పరోత్రీయం త్వష్టుః త్వష్టుర్వరుణస్య వరుణస్య నాభిం నాభిమభిం అవిజ్ఞానాం జ్ఞానాగ్యరజసః రజసః పరస్మాత్ పరస్మాదితి పరస్మాత్ మహీగ్రే సాహస్రీయం సాహస్రీమసూరస్య అసూరస్య మాయాం మాయామగ్నే అగ్నే మా హీంసీః హీంసీర్ పరమే పరమే వ్యోమన్ వ్యోమన్నితి వి ఓమన్ యో అగ్నిః అగ్నిరగ్నేః అగ్నేరధి అద్యజాయత అజాయత శోకాత్ శోకాత్ పృథివ్యాః పృథివ్యా ఉత ఉత వా దివః దివస్పరి పరీతి పరి ఏన ప్రజాః ప్రజా విశ్వకర్మా ప్రజా ఇతి ప్రజాః విశ్వకర్మా జజాన విశ్వకర్మేతి విశ్వకర్మా జజానతం తమగ్నే అగ్నే ఏడాః ఏడ పరి పరీతే వృణక్తో వృణక్వితి వృణక్త ఇమం మాహీంసీ హీంసేద్విపాదం ద్విపాదం పశుం ద్విపాదమిది ద్విపాదం పశూం సహస్రాక్ష సహస్రాక్షమేధాయ సహస్రాక్షేతి సహస్ర అక్ష మేధాయ చీయమాన చీయమాన ఇది చీయమాన వయం పశుం పశుం మేధం మేధామగ్నే అగ్నే జుషస్వ జుషస్వ తేన చిన్వాన చిన్వానస్తన్వాహ తన్వోనిషీద సీదేతి సీద వయంతే తే సుక్ సుగృచ్చతు ఋచ్చతు యమ్ యమ్ విష్మ విష్మస్తం తమ్ దే సే సుక్ సుగృచ్చతు ఋచ్చత్పితృచ్చతు ఏకశఫం పశుం ఏకశఫమిత్యేక శఫం పశుం కనిక్రదం కనిక్రదం వాజినం వాజినం వాజీనేషు వాజీనేష్విది వాజీనేషు గౌరమారణ్యం ఆరణ్యమను అనుతే తే దిశామి దిశామీతి దిశామి సాహస్రాం శతధారం శతధారముత్సం శతధారమిది శతధారం ఉత్సం యజ్యమానం యజ్యమానాం శరీరస్య యజ్యమానమిది అచ్యమానం శరీరస్య మధ్యే మధ్యైతి మధ్యే ఘతం గృహానాం గృహానామదీతిం అదీతిం జనాయ జనాయేతి జనాయ వ్యవయమూర్ణాయుం ఓర్ణాయుం వరుణస్య వరుణస్య నాభిం నాభిం త్వచం త్వచం పశూనా పశూనాం ద్విపదాం ద్విపదాం చతుష్పదా ద్విపదామిది ద్విపదాం చతుష్పదామిది చతుః పదాం తుష్టు ప్రజానాం ప్రజానాం ప్రథమం ప్రజానామిది ప్రజానాం ప్రథమం జనిత్రం జనిత్రమితి జనిత్రం ఉష్ట్రామజః అజోహి అగ్నే అగ్నేరజనిష్ట అజనిష్ట శోకాత్ శోకాత్ సహ సో అపశ్యత్ అపశ్యజ్జనితారం జనితారమగ్రే అగ్రయిత్యగ్రే తేన దేవాః దేవా దేవతాం దేవతామగ్రం అగ్రమాయన్ ఆయగ్రస్తేన తేన రోహం రోహమాయన్ ఆయన్నుప ఉపమేధ్యాస మేధ్యాస ఇది మేధ్యాస సరథం త్వం త్వయ్యవిష్ఠ యవిష్టదాసుషాః దాసుషో నృన్ నృగ్రహ్వాహి పాహి శృణుధి శృణుధి గిరాః గిర ఇది గిరాః రక్షా తోకం తోకముత ఉతత్మనా ఉనేదిత్మనా అపాంతా తేమన్ తేమన్ సాదయామి సాదయామ్యోద్మన్ కోద్మన్ భస్మన్ భస్మన్ జ్యోతిషి జ్యోతిష్యయానే అయానే అర్ణవే అర్ణవే సముద్రే సముద్రే శరీరే శరీరే క్షయే క్షయే సధీషి సధీషి సదానే సదానే సధస్థే సధస్థే యోనౌ సధస్థ ఇతి సధస్థే యోనౌ పురీషే పురీషే పాథసి పాథసి గాయత్రేణ గాయత్రేణ త్రేష్లోభేన త్రేష్లోభేన జాగతేన త్రేయస్లోభేనేతి త్రేయస్లోభేన జాగతేనానుష్టుభేన ఆనుష్టుభేన పాంతేన ఆనుష్టుభేనేత్యాను స్తుభేన పాంతేన ఛందస ఛందస సాదయామి సాదయామీతి సాదయామి అయం పురః పురో భువః భువస్తస్య తస్య ప్రాణః ప్రాణో భూవాయనః భూవాయనో వాసంతః భౌవాయన ఇతి భౌవ ఆయనః వసంత ప్రాణాయనః ప్రాణాయనో గాయత్రీ ప్రాణాయన ఇతి ప్రాణ ఆయనః గాయత్రీ వాసంతీ గాయత్రీ గాయత్రీ గాయత్రం గాయత్రాత్ గాయత్రాదుపాగ్నేషు ఉపాగ్నేషురుపాగ్నేషోపాగ్నేషురిత్యుప ఆంసు ఉపాగ్నేషోస్త్రివృత్ ఉపాగ్నేషోరిత్యుప ఆంసో త్రివృతృవృతృతి త్రివృత్ త్రివృతో రథం పరం త్రివృత ఇది త్రివృతాః రథం తరం వసిష్ఠః రథం తరమితి రథం తరం వసిష్ఠ ఋషీః ఋషి ప్రజాపతి గృహీతయేతి ప్రజాపతి గృహీతయా ప్రజా ప్రాణం ప్రాణం గృహ్ణామి గృహ్ణామి ప్రజాభ్యాః ప్రజాభ్యోయం ప్రజాభ్యైతి ప్రజాభ్యాః అయం దక్షిణా దక్షిణా విశ్వకర్మా విశ్వకర్మా తస్య విశ్వకర్మేతి విశ్వకర్మా తస్య మనః మనో వైశ్వకర్మణం వైశ్వకర్మణం గ్రీష్మః వైశ్వకర్మణమితి వైశ్వ కర్మణం గ్రీష్మో మానసః మానసస్తృష్టుప్ తృష్టుగ్రీష్మీః తృష్టుమితి త్రిస్తుప్ గ్రీష్మీః తృష్టుభాః తృష్టుభ స్వారం తృష్టుభ ఇది త్రిస్తుభాః స్వారగ్రస్వారాత్ స్వారాదంతర్యామః అంతర్యామోంతర్యామాత్ అంతర్యామ ఇత్యంతః యామః అంతర్యామాత్ పంచదశః అంతర్యామాదిత్యంతః యామాత్ పంచదశ పంచదశాత్ పంచదశ ఇది పంచదశః పంచదశాద్ బృహద్ పంచదశాదితి పంచదశాద్ బృహద్భరద్వాజః భరద్వాజ ఋషీః భరద్వాజ ఇది భరత్ వాజః ఋషి ప్రజాపాతిగృహీతయా ప్రజాపాతిగృహీతయాత్రయా ప్రజాపాతిగృహీతయేతి ప్రజాపాతి గృహీతయా తయామనాః మనో గృహ్ణామి గృహ్ణామి ప్రజాభ్యాః ప్రజాభ్యోయం ప్రజాభ్యైతి ప్రజాభ్యాః అయం పశ్చాత్ పశ్చాద్విశ్వవ్యాచాః విశ్వవ్యాచాస్తస్య విశ్వవ్యాచా ఇతి విశ్వవ్యాచాః తస్య చక్షుః చక్షుర్వైశ్వవ్యచసం వైశ్వవ్యచసం వర్షాః వైశ్వవ్యచసమితి వైశ్వవ్యచసం వర్షాశ్చాక్షుష్యాః చాక్షుష్యో జగతి జగతి వార్షీ వార్షీ జగత్యాః జగత్యా ఋక్సామం ఋక్సామమృక్సామాత్ ఋక్సామమిత్రిక్ సామం ఋక్సామాచ్చుక్రః ఋక్సామాదిత్రిక్ సామాత్ శుక్రశుక్రాత్ శుక్రాత్ సప్తదశః సప్తదశ సప్తదశాత్ సప్తదశ ఇతి సప్తదశః సప్తదశాద్వై రూపం సప్తదశాదితి సప్తదశాత్ వై రూపం జమదగ్నిః జమదగ్నిర్ఋషేః జమదగ్నిరితి జమత్ అగ్నిః ఋషి ప్రజాపాతిగృహీతయా ప్రజాపాతిగృహీతయాత్రయా ప్రజాపాతిగృహీతయేతి ప్రజాపాతి గృహీతయా త్వయా చక్షుః చక్షుర్గృహ్ణామి గృహ్ణామి ప్రజాభ్యాః ప్రజాభ్యదం ప్రజాభ్యై ప్రజాభ్యాః ఇదముత్తరాత్ ఉత్తరాత్ స్వాహ స్వస్తస్య హరితి స్వాహ తస్య శ్రోత్రం శ్రోత్రాం సౌవం సౌవాం శరత్ శరచ్చౌత్రీ శ్రౌత్యనుష్టుప్ అనుష్టుప్ సారది అనుష్టుమిత్యనుష్టుప్ సారద్యనుష్టుభాః అనుష్టుభ ఐలం అనుష్టుభైత్యనుష్టుభాః ఐలమైలాత్ ఐలాన్మంథీ మంథీ మంథినాః మంథినా ఏకవీంసః ఏకవీంస ఏకవీంసాత్ ఏకవీంస ఇత్యేక వీంసః ఏకవీంసాద్వై రాజం ఏకవీంసాదిత్యేక వీంసాత్ వైరాజం విశ్వామిత్ర విశ్వామిత్ర ఋషి ఋషి ప్రజాపాదిగృహీతయా ప్రజాపాదిగృహీతయార్తయా ప్రజాపాదిగృహీతయేతి ప్రజాపాతి గృహీతయా త్వయా శ్రోత్రం శ్రోత్రం గృహ్ణామి గృహ్ణామి ప్రజాభ్యః ప్రజాభ్య ఇయమ్ ప్రజాభ్యైతి ప్రజాభ్యః ఇయముపరి ఉపరి మతి మతిస్తస్యై తస్యై వాక్ వాం మాత్యా మాత్యా హేమంతః హేమంతో వాచ్యః వాచ్యః పంక్తిః పంక్తిర్హైమంతీ హైమంతీ పంక్త్యై పంక్తీ నిధనావన్ నిధనావన్ నిధనావతః నిధనావతి నిధనవత్ నిధనావత ఆగ్రయణః నిధనావత ఇతి నిధనవతః ఆగ్రయణ ఆగ్రయణాత్ ఆగ్రయణాత్రేణవత్రయస్త్రీయంశౌ త్రిణవత్రయస్త్రీయంశౌ త్రిణవత్రయస్త్రీయంశాభ్యాం త్రిణవత్రయస్త్రీయంశా ఇతి త్రిణవత్రయస్త్రీయంశౌ త్రిణవత్రయస్త్రీయంశాభ్యాగ్నేశాక్పరదైవతే త్రిణవత్రయస్త్రీయంశాభ్యామితి త్రిణవత్రయస్త్రీయంశాభ్యాం సాక్వరదైవతే విశ్వకర్మా సాక్వరదైవతే ఇది సాక్వరదైవతే విశ్వకర్మ ఋషి విశ్వకర్మేతి విశ్వకర్మా ఋషి ప్రజాపాదిగృహీతయా ప్రజాపాదిగృహీతయా త్వయా ప్రజాపాదిగృహీతయేతి ప్రజాపాతి గృహీతయా త్వయా వాచం వాచం గృహ్ణామి గృహ్ణామి ప్రజాభ్యః ప్రజాభ్యైతి ప్రజాభ్యః ఓం ఓం ధ్రువక్షీతిర్ధ్రువయోని ధ్రువక్షీతిరితి ధ్రువ క్షీతి ధ్రువయోని ధ్రువ ధ్రువయోనిరితి ధ్రువ యోని ధ్రువాసి అసి ధ్రువం ధ్రువయోని యోనిమాసీద ఆసీద సీద సాధుయా సాధుయేతి సాధు యా ముఖ్యస్య కేతుం కేతుం ప్రథమం ప్రథమం జూషాణా జుషాణాశ్వినా అశ్వినాధ్వర్యో అధ్వర్యో సాధయత అధ్వర్యో ఇత్యధ్వర్యో సాధయతామిహ ఇహ త్వా కులాయినీ ఘృతవతీ ఘృతవతీ పురంధి ఘృతవతీతి ఘృతవతీ పురంధి శ్యోనే పురంధిరితి పురం ధి శ్యోనే సీద సీద సదనే సదనే పృథివ్యా పృథివ్యా పృథివ్యా అభిత్వా రుద్రా రుద్రావసావ వసావో గృణంతు గృణంతి మా ఇమా బ్రహ్మ బ్రహ్మా పీపి పీపి సౌభాగాయ సౌభాగాయేతి సౌభాగాయ స్వయర్దక్షై దక్షైర్దక్షాపిత దక్షాపితేహ దక్షాపితేతి దక్షాపిత ఇహ సీత సీత దేవానాం దేవానాగ్నే సుమ్నే సుమ్నే దేహతే బృహతేరణాయ రణాయేతి రణాయ పితేవేధి పితేవేతి పిత ఈవ ఏతి సూనవే సూనవ ఆసుసేవా ఆసుసేవా సేవా స్వావేశ సుసేవేతి సుసేవా స్వావేశ తన్వా స్వావేశేతి సు ఆవేశ తన్వాసం సంవేశస్వ విశస్వేతి విశస్వ పృథివ్యా పురీషం పురీషమసి అస్య అప్సా అప్సో నామ నామతాం తాం త్వా త్వా విశ్వే విశ్వే అభి అభిగృహంతు గృణంతు దేవాః దేవాలి దేవాః సోమా పృష్ఠా ఘృతవతి సోమా పృష్ఠేతి స్తోమ పృష్ఠా ఘృతవతీహ ఘృతవతీతి ఘృత ప్రజావతి ఇహ శీరేద శీర ప్రజావత్ ప్రజావదస్మే ప్రజావతి ప్రజావత్ అస్మే ద్రవీణా దస్మే ఇత్యస్మే ద్రవిణాయ యజస్వ ఆయజస్వ యజస్వేతి యజస్వ అదిత్యాస్వ త్వా పృష్ఠే పృష్ఠే సాదయామి సాదయామ్యంతరిక్షస్య అంతరిక్షస్య ధత్రీయం ధత్రీయం విష్టంభనీయం విష్టంభనీయం దిశా దిశామధీపత్నీయం అధీపత్నీయం భువానానాం అధీపత్నీమిత్యధి పత్నీయం భువానానామిది భువానానాం ఓర్మిద్రప్సః ద్రప్సో అపాం అపామసి అసి విశ్వకర్మా విశ్వకర్మా తే విశ్వకర్మేతి విశ్వకర్మా తర్షీ ఋషిరిత్రిషీ శుక్రశుచీ శుచిగ్రేష్మౌ గ్రేష్మా ఋతు ఋతూయిత్ృతు సజోర్ఋతుభి సజోరితి స జో ఋతుభిర్విదాభ ఋతుభిరిత్ృతుభి విదాభిర్దేవై విదాభిరితి విదాభి దేవైర్దేవై దేవైర్వయోనాథై వయోనాథైరగ్నయే వయోనాథైరి నాదై అగ్నయే వైశ్వానరాజ వైశ్వానరాజ వసూభిః వసూభిరుద్రైః వసూభిరివసుభిః రుద్రైరాదిత్యైః ఆదిత్యైర్విశ్వైః విశ్వైర్దేవైః దేవైః ప్రాణం ప్రాణం మే మే పాహి బాహ్యపానం అవానం యానం అపానమిత్యాప ఆనం యానం చక్షుః యానమితి ఆనం చక్షుర్మే మహుర్వ్యా ఉర్వ్యావి విభాహి భాహి శ్రోత్రం శ్రోత్రం మే మే శ్లోకయా శ్లోకయాపః అపఃపిన్వ పిన్వోషధీః ఓషధీర్జిన్వ జిన్వద్విపాత్ వివాదవ దివాదితి ద్విపాత్ అవచతుష్పాత్ చతుష్పాత్ పాహి చతుపాది చతు పాత్ పాహి దివ దివో వృష్టిం వృష్టిమేరాయ ఏరాయ ఈరయేతి ఈరయా మూర్ధావయా వయ ప్రజాపతి ప్రజాపతిశ్చందా ప్రజాపతిరితి ప్రజాపతి ఛందక్షత్రం క్షత్రం మయందం మయందం విష్టంభ విష్టంభోధీపతి అధీపతిర్విశ్వకర్మా అధీపతిరిత్యధిపతి విశ్వకర్మా పరమేష్ఠీ విశ్వకర్మేతి విశ్వకర్మా పరమేష్ఠీ వస్తః పరమేష్ఠీతి పరమే స్త్రీ వస్తో వివలం వివలం వృష్ణీ వివలమితి వివలం వృష్ణిర్విశాలం విశాలం పురుష విశాలమితి విశాలం పురుషస్తంద్రం తంద్రం వ్యాఘ్ర వ్యాఘ్రోనాధృష్టం అనాధృష్టాం సింహ సింహశ్చరిః చరిః పష్టవాట్ పష్టవాద్బృహతి పష్టవాలితి పష్టవాట్ బృహత్యుక్షా ముక్షా కగుగే కగుగేషభ షభ సతో బృహతి సతో బృహత్యనడ్వాన్ సతో బృహతీతి సత బృహతి అనడ్వాన్ పంక్తి పంక్త్యధేను ధేనుర్జగతి జగతీత్యవీ త్రవిస్తృష్టుప్ త్రవిరితి త్రి అవీ తృష్టుబ్దిత్యవాట్ త్రిస్తుబితి త్రి స్తుప్ దిత్యవాడ్విరాట్ దిత్యవాలి దిత్యవాట్ విరాట్ పంచామి విరాడి విట్ పంచావిర్గాయత్రీ పంచావిరితి పంచ అవి గాయత్రీ త్రివత్స త్రివత్స ఉష్ణిక్ త్రివత్స ఇతి త్రివత్స ఉష్ణిక్యవాట్ తుర్యవాళనుష్టుబ్ తుర్యవాలి తుర్య వాట్ అనుష్టుభిఛందాః అనుష్టుభిత్యను స్తుప్ ఛంద ఇతి ఛందాః ఇంద్రాగ్ని అవ్యాతమానాం ఇంద్రాగ్ని ఇతీంద్రాగ్ని అవ్యాతమానామిష్టాకాం ఇష్టాకాం ద్రేమ్హతం ద్రేమ్హతం యువం యువమితి యువం పృష్ఠే నద్యావా పృథివీ ద్యావా పృథివీ అంతరిక్షం ద్యావా పృథివీ ఇతి ద్యావా పృథివీ అంతరిక్షం చ చవీ వివాధసే వాధస ఇతి వాధసే విశ్వగం వా విశ్వగన్మేతి విశ్వగం వా సాధయతు సాధయత్తంతరిక్షస్య అంతరిక్షస్యాంతరిక్షం అంతరిక్షం వాయు వాయురాజ్ఞీ రాజ్ఞసి అసి ప్రాచీ ప్రాచీదిక్ దిగ్విరాట్ విరాట్ దక్షిణా విరాళితి విరాట్ దక్షిణా సమ్రాట్ సమ్రాట్ ప్రతీచీ సమ్రాళితి సమ్రాట్ ప్రతీచీ స్వరాట్ స్వరాలుదీచి స్వరాలితి స్వరాట్ ఉదీచ్యధీపత్ని అధీపత్న్యసి అధీపత్నీత్యధీపత్ని అసి బృహతి బృహతీ దిక్ దిన్నభాః నభో నభస్యాః నభస్యో వార్షీకౌ వార్షీకా ఇషః ఇష ఊర్జః ఊర్జః శారదౌ శారదా ఋతూ ఋతూ ఇత్రితూ ఆయుర్మే మే పాహి పాహి ప్రాణం ప్రాణమపానం అపానం యానం అపానమిత్యాప ఆనం యానం చక్షుః యానమితి వి ఆనం చక్షుశ్రోత్రం శ్రోత్రం వాచం వాచం పిన్వ పిన్వమనాః మనో జిన్వ జిన్వాత్మానం ఆత్మానం పాహి పాహి జ్యోతిః జ్యోతిర్ మే మే యచ్చ యచ్చ మా మాఛందాః ఛంద ప్రమా ప్రమా ప్రతిమా ప్రమేతి ప్రమా ప్రతిమో శ్రీవయః ప్రతిమేతి ప్రతిమా అశ్రీవయః పంక్తిః పంక్తిరుష్ణిక్ ఉష్ణిక్ బృహతి బృహత్యనుష్టప్ అనుష్టప్ విరాట్ అనుష్టవిద్యానుష్టప్ విరాట్ గాయత్రీ విరాళితి విరాట్ గాయత్రీ త్రిష్టుప్ ృజగతి స్థుభిచిత్రి స్థుప్ జగతి పృథివీ పృథివ్యంతరిక్షం అంతరిక్షం ద్యౌ సమాహ సమానక్షత్రాణి నక్షత్రాణి వాక్ వాంగ్మనాః మనః కృషిః కృషిర్హిరణ్యం హిరణ్యం గౌః గౌరజా అజాశ్వాః అశ్వశ్చందాః ఛందోగ్నిః అగ్నిర్దేవతాః దేవతా వాతాః వాతః సూర్యాః సూర్యశ్చంద్రమాః చంద్రమా వసవః వసవో రుద్రాః రుద్రాః ఆదిత్యాః ఆదిత్యా మరుతాః మరుతో విశ్వే విశ్వే దేవాః దేవా బృహస్పతిః బృహస్పతిరింద్రాః ఇంద్రో వరుణః వరుణో దేవతాః దేవతేతి దేవతాః మూర్ధాసి అసిరాట్ రాట్ ధ్రువా ధ్రువా ధరుణాః ధరుణాః ధర్త్రీ ధర్త్రీ ధరణీ ధరణ్యాయుషే ఆయుషే వర్చసే వర్చసే కృష్యై కృష్యై క్షేమాయ క్షేమాయ యంత్రీ యంత్రీ రాట్ రాడ్యంత్రీ యంత్రీ యమానీ యమానీ ధ్రువా ధ్రువా దరిత్రీ దరిత్రీషే ఇష ఊర్జే ఊర్జే రయ్యై రయ్యై కోషాయ కోషాయ త్వా సేతి త్వా ఆసుస్త్రివృత్ త్రివృద్భాంతః త్రివృదితి త్రివృత్ భాంత పంచదశ పంచదశో వ్యోమ పంచదశ ఇతి పంచదశ వ్యోమ సప్తదశ వ్యోమేతి వి వ్యోమ సప్తదశో ధరుణాః సప్తదశ ఇది సప్త దశ వరుణ ఏకవీంశ ప్రతోర్తి ఏకవీంశేక వీంశ ప్రతోర్తిరష్టాదశ ప్రతోర్తిరితి ప్రతోర్తి అష్టాదశస్తపా అష్టాదశ ఇత్యష్టాదశ తపో నవదశ నవదశోభివక్త నవదశ ఇతి నవ దశ అభివక్తస్య వీంశ అభివక్త ఇత్యాది సవీంశో వచ్చా సవీంశ ఇతి స వీంశ వచ్చోద్వావీంశ ద్వావీంశ సంభరణ సంభరణస్త్రయో వీంశ సంభరణ ఇతి సంభరణ త్రయో వీంశో యోనీ త్రయో వీంశ ఇతి త్రయ వీంశ యోనిశ్చతుర్వీంశ చతుర్వీంశో గర్భాః చతుర్వీంశ ఇతి చతుః వీంశ గర్భా పంచవీంశ పంచవీంశవోజాః పంచవీంశ ఇతి పంచ వీంశ ఓజస్త్రిణవః త్రిణవక్రతుః త్రిణవ ఇతి త్రినవః క్రతురేకత్రీంశ ఏకత్రీంశ ప్రతిష్టా ఏకత్రీంశ ఇత్యేకత్రీంశ ప్రతిష్టాత్రయస్త్రీంశ ప్రతిష్ఠేతి ప్రతిష్టా త్రయస్త్రీంశో బ్రధ్నస్య త్రయస్త్రీంశ ఇతి త్రయః త్రీంశ బ్రధ్నస్య విష్టవం విష్టవం చతుస్త్రీంశ చతుస్త్రీంశో నాకాః చతుస్త్రీంశ ఇతి చతుః త్రీంశ నాక షట్ంశ షట్ంశో వివర్త షట్ంశ ఇతి షట్ంశ వివర్తోష్టాచత్వారింశ వివర్త ఇతి వివర్త అష్టాచత్వారింశో ధృతం అష్టాచత్వారింశ ఇత్యష్టా చత్వారింశ ధృతం చతుష్టోమ చతుష్టోమోమోమీ చతు స్తోమ అగ్నేర్భాగ భాగోసి అసి దీక్షాయా దీక్షాయా ఆధిపత్యం ఆధిపత్యం బ్రహ్మ ఆధిపత్యమిత్యాధిపత్యం బ్రహ్మ స్ఫృతం స్ఫృతం త్రివృత్ త్రివృస్తోమా త్రివృతి త్రివృత్ స్తోమ ఇంద్రస్య ఇంద్రస్య భాగ భాగోసి అసి విష్ణోః విష్ణోరాధిపత్యం ఆధిపత్యం క్షత్రం ఆధిపత్యమిత్యాధిపత్యం క్షత్రగ్రస్ఫృతం స్ఫృతం పంచదశ పంచదశ స్తోమాః పంచదశ ఇతి పంచదశ స్తోమో ద్విచక్షసాం ద్విచక్షసాం భాగః ద్విచక్షసామితి మృచక్షసాం భాగోసి అసి ధాతుః ధాతురాధిపత్యం ఆధిపత్యం జనిత్రం ఆధిపత్యమిత్రాధిపత్యం జనిత్రగ్రస్ఫృతం స్ఫృతా సప్తదశ సప్తదశ స్తోమాః సప్తదశ ఇతి సప్తదశ స్తోమో మిత్రస్య మిత్రస్య భాగః భాగోసి అసి వరుణస్య వరుణస్యాధిపత్యం ఆధిపత్యం దివః ఆధిపత్యమిత్యాధిపత్యం దివో వృష్టిః వృష్టిర్వాతాః వాతస్ఫృతః స్ఫృత ఏకవీంశః ఏకవీంశ స్తోమాః ఏకవీంశ ఇత్యేకవీంశః స్తోమో వసూనాం వసూనాం భాగః భాగోసి అసి రుద్రాణాం రుద్రాణామాధిపత్యం ఆధిపత్యం చతుష్పాత్ ఆధిపత్యమిత్యాధిపత్యం చతుష్పాస్ఫృతం చతుఃపాదితి చతుః పాత్ స్ఫృతం చతుర్వీంశః చతుర్వీంశ స్తోమాః చతుర్వీంశ ఇతి చతుః వీంశః స్తోమ ఆదిత్యానాం ఆదిత్యానాం భాగః భాగోసి అసి మరుతాం మరుతామాధిపత్యం ఆధిపత్యం గర్భాః ఆధిపత్యమిత్యాధిపత్యం గర్భాస్ఫృతాః స్ఫృతాః పంచవీంశః పంచవీంశ స్తోమాః పంచవీంశ ఇతి పంచ వీంశః స్తోమోదీతేః అదీతేర్భాగః భాగోసి అధిపూష్ణ ఊష్ణ ఆధిపత్యం ఆధిపత్యమోజా ఆధిపత్యమిత్యాధిపత్యం ఓజస్పృతం స్పృతం త్రిణవ త్రిణవ స్తోమా త్రిణవైతి త్రి నవ స్తోమో దేవస్య దేవస్య సవితు సవితద్భాగ భాగోసి అసి బృహస్పతే బృహస్పతేరాధిపత్యం ఆధిపత్యాం సమీచీ ఆధిపత్యమిత్యాధిపత్యం సమీచీయద్దిశ దిశస్తృతాశ్చతుష్టోమ చతుష్టోమస్తోమా చతుస్తోమైతి చతుః స్తోమ స్తోమో యవానాం యవానాం భాగ భాగోసి అస్య యవానాం అయవానామాధిపత్యం ఆధిపత్యం ప్రజాః ఆధిపత్యమిత్యాధిపత్యం ప్రజాస్తృతాః ప్రజాయితి ప్రజాః ప్రజాశ్చతుశ్చత్వారింశః చతుశ్చత్వారింశ స్తోమాః చతుశ్చత్వారింశ ఇతి చతుః చత్వారింశః స్తోమ రిభూణాం రిభూణాం భాగః భాగోసి అసి విశ్వేషాం విశ్వేషాం దేవానాం దేవానామాధిపత్యం ఆధిపత్యం భూతం ఆధిపత్యమిత్యాధిపత్యం భూతగ్రస్పృతం స్వతంత్రాయస్త్రీంశ త్రయస్త్రీంశ స్తోమాః త్రయస్త్రీంశ ఇతి త్రయః త్రీంశ స్తోమస్సహాః సహస్రహస్యాః సహస్యో హైమంతికౌ హైమంతికా ఋతూ ఋతూ యుత్ఋతూ ఏకాయాస్తువత అస్తువత ప్రజాః ప్రజాధీయంత ప్రజాయితి ప్రజాః అధీయంత ప్రజాపతిః ప్రజాపతిరధీపతిః ప్రజాపతిరితి ప్రజాపతిః అధీపతిరాసీత్ అధీపతిరిత్యధిపతిః ఆసీత్తిసృభిః తిసృభిరస్తువత తిసృభిరితి తిసృభిః అస్తువత బ్రహ్మ బ్రహ్మా ఆసృజ్యత అసృజ్యత బ్రహ్మాణః బ్రహ్మానస్పతిః పతిరధీపతిః అధీపతిరాసీత్ అధీపతిరిత్యధిపతిః ఆసీత్ పంచభీః పంచభీరస్తువత పంచభీరి పంచభీః అస్తువత భూతాని భూతాన్యసృజ్యంత అసృజ్యంత భూతానాం భూతానాం పతిః పతిరధీపతిః అధీపతిరాసీత్ అధీపతిరిత్యధిపతిః ఆసీత్ సప్తభీః సప్తభీరస్తువత సప్తభీరి సప్తభీః అస్తువత సప్తర్షయాః సప్తర్షయో సృజ్యంత సప్తర్షయైతి సప్త ఋషయాః అసృజ్యంత ధాతా ధాతాధీపతిః అధీపతిరాసీత్ అధీపతిరిత్యధిపతిః ఆసీన్నవభీః నవభీరస్తువత నవభిరితి నవభీః అస్తువత పితరాః పితరో సృజ్యంత అసృజ్యంతాదీభిః అధీపతిరధీపత్నీ అధీపత్న్యాసీత్ అధీపత్నీత్యధిపత్నీ ఆసీదేకాదశభీః ఏకాదశభీరస్తువత ఏకాదశభిరిత్యేకాదశ భీ అస్తువతవాహ ఋతవో సృజ్యంత అసృజ్యంతార్తవాహ ఆర్తవాధీపతయ అధీపతయ ఆసన్ అధీపతయ ఆసన్ త్రయోదశభీః త్రయోదశభీరస్తువత త్రయోదశభిరితి త్రయోదశ భీః అస్తువతమాసాః మాసా అసృజ్యంత అసృజ్యంత సంవత్సరః సంవత్సరోధీపతిః అధీపతిరాసీత్ అధీపతిరిత్యధిపతిః ఆసీత్ పంచదశభీః పంచదశభీరస్తువత పంచదశభిరితి పంచదశ భీరి అస్తువత క్షత్రం క్షత్రమాసృజ్యత అసృజ్యతేంద్రాః ఇంద్రోధీపతిః అధీపతిరాసీత్ అధీపతిరిత్యధిపతిః ఆసీత్ సప్తదశభీః సప్తదశభీరస్తువత సప్తదశభిరితి సప్తదశ భీః అస్తువత గ్రామ్యాః గ్రామ్యాః పశవాః పశవో సృజ్యంత అసృజంత బృహస్పతి బృహస్పతిరధీపతి అధీపతిరాసీత్ అధీపతిరితి పతి ఆసీన్నవదశభీ నవదశభీరస్తువత నవదశభిరితి నవదశభీ అస్తువత శూద్రార్యౌ శూద్రార్యా అసృజ్యేతాం అసృజ్యేతామహోరాత్రే అహోరాత్రే అధీపత్ని అహోరాత్రే ఇత్యాహోరాత్రే అధీపత్ని ఆస్తాం అధీపత్ని ఇత్యధిపత్ని ఆస్తామేకవింశత్యా ఏకవింశత్యా స్తువత ఏకవింశత్యేత్యేక వింశత్యా అస్తువతైకశా ప్రసవా ఏకశాయిత్యేక శా పశవో సృజ్యంత అసృజ్యంత వరుణ వరుణోధీపతి అధీపతిరాసీత్ అధీపతిరిత్యధిపతి ఆసీత్యో వింశత్యా త్రయో వింశత్యా స్తువత త్రయో వింశత్యేతి త్రయా వింశత్యా అస్తువత క్షుద్రా క్షుద్రా ప్రసవా ప్రసవో సృజ్యంత అసృజ్యంత పూషా పూషాధీపతి అధీపతిరాసీత్ అధీపతిరిత్యధిపతి ఆసీత్ పంచవింశత్యా పంచవింశత్యా స్తువత పంచవింశత్యేతి పంచ వింశత్యా అస్తువతారణ్యా ఆరణ్యా ప్రసవా ప్రసవో సృజ్యంత అసృజ్యంత వాయు వాయురధీపతి అధీపతిరాసీత్ అధీపతిరిత్యధిపతి ఆసీత్ సప్తవింశత్యా సప్తవింశత్యా స్తువత సప్తవింశత్యేతి సప్త వింశత్యా అస్తువత ద్యావా పృథివీ ద్యావా పృథివీ ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ ఏతాం ఐతాం వసవ వసవో రుద్రా రుద్రా ఆదిత్యా ఆదిత్యా అనువ్యాయన్ అనువ్యాయగ్రస్తే అనువ్యాయన్నిత్యనువ్యాయన్ సేవాధీపతయ అధీపతయ ఆసన్ అధీపతయ ఆసన్ నవవింశత్యా నవవింశత్యా స్తువత నవవింశత్యేతి నవ వింశత్యా అస్తువత వనస్పతయ వనస్పతయో సృజ్యంత అసృజ్యంత సోమా సోమోధీపతి అధీపతిరాసీ అధీపతిరిత్యధిపతి ఆసీరేకత్రింశత ఏకత్రింశత స్తువత ఏకత్రింశతేత్యేక త్రింశత అస్తువత ప్రజా ప్రజా సృజ్యంత ప్రజా ఇది ప్రజా అసృజ్యంత యవా యవాశ్చాయవా అయవాశ్చ అధీపతయ అధీపతయ ఆసన్ అధీపతయ ఆసగ్రస్త్రయస్త్రింశత త్రయస్త్రింశత స్తువత త్రయస్త్రింశతేతి త్రయ త్రింశత అస్తువత భూతాని భూతాన్యసామ్యన్ అసామ్యన్ ప్రజాపతి ప్రజాపతి పరమేష్ఠీ ప్రజాపతి ప్రజాపతి పరమేష్ఠీపతి పరమేస్తి పరమేస్తి అధీపతిరాసీత్ అధీపతిరిత్యధిపతి ఆసీదిత్యాసీత్ ఓ